ఆరు. షష్టమవల్లి పరమాత్మ సంసారము జగత్తు. శ్రీ యమధర్మరాజు, ఓ నచికేత, జీవుడు ఈ దృశ్యమును ఏ రూపంగా దర్శిస్తున్నాడో అది ఏ సంసారము అని చెప్పబడుతోంది. ఈ స్వర్గ భూ నరకాది లోకాలే ఆ సంసారము అనబడే అశ్వత్థ వృక్షము. నస్వో అపి స్థాస్యతి ఇతి అశ్వత్థం. రేపు మరొక విధంగా ఉండేది సుమా. నిత్యమగు పరమాత్మయే మూలం. అద్దాని నుండి వెలువడుచున్న ఈ అశ్వత్థ శాఖలు, ఈ సాంసారికమెనదంతా కూడా అనిత్యమెనదంతా నిత్యమెనదానిలోనే అమర్చబడినదే ఉన్నది. ఈ లోకాలలో ఎంత వెతికినా తృప్తి ఆనందం లభించదయ్యా. ఇవన్నీ ఎద్దానిలో అద్దానికి అభేదంగా అమర్చబడి ఉన్నాయో అట్టి చైతన్యాత్మ సర్వదా అత్యంత నిర్మలం. అది ఏ బ్రహ్మము అనే శబ్దముచే ఉద్దేశించబడుతోంది. అట్టి బ్రహ్మము అమృతము. తదితరంగా అనిపించేదంతా మార్పు చెందనున్నది కాబట్టి మృతము. ఈ లోకాలన్నీ ఆ పరబ్రహ్మమును ఆశ్రయించి అద్దాని ఎందే అద్దాని రూపంగానే ఉన్నాయి. అట్టి పరబ్రహ్మము ఎందులోనూ లేదు. అద్దానిని అధిగమించి మరింకేమీ లేదు. బ్రహ్మదేవుని మొదలు స్థావరం వరకు గల ఈ జగత్తంతా కూడా సర్వప్రాణుల ప్రాణస్వరూపమెనట్టి ఆ పరబ్రహ్మము నుండి బహిర్గతమే అద్దాని ఎందే ఉనికిని కలిగి ఉంటోంది. అయ్యది ఇదంతా తన ఆధీనంలో కలిగియున్నదే సర్వనియామకమే చెన్నొందుతోంది. అద్దాని నియమానుసారమే ఈ జగత్తులన్నీ ప్రవర్తిస్తున్నాయి. అది ఎత్తబడిన వజ్రంలాగా సర్వమును నియమించి ప్రవర్తింపజేస్తోంది. అట్టి పరబ్రహ్మము లేక పరమపురుషుని తత్వము గ్రహించిన జీవుడు జనన మరణరహితుడగుచున్నాడు. జనన మరణములు కూడా దేనిచే నియమించబడుచున్నాయో. అట్టి తత్వము ఆత్మ, ఆత్మయే తాను అని ఎదిగిన తరువాత ఇక మృత్యువుచే పరిమితత్వం ఎందుకు పొందుతాడు? అట్టి విఘ్నుడు అమృత స్వరూపుడే సుమ. ఆ పరబ్రహ్మము సర్వనియామకము కదా. అద్దాని నియామకమును అనుసరించే అద్దాని పట్ల భయం చేతనే అగ్ని ఊర్ధ్వగా ప్రజ్వలిస్తోంది. సూర్యుడు ఆకాశమునందు ప్రకాశిస్తున్నారు. ఇంద్రుడు త్రిలోకములు ఏలిచున్నారు. వాయువు సర్వత్రా ప్రసరిస్తోంది. మృత్యువు దేహ దేహానంతర సంబంధమైన తన విధిని నిర్వర్తిస్తోంది. ఓ నచికేత, ఈ మానవ దేహం పొందటం అట్టి సర్వనియామకమగు పరమాత్మ గురించి తెలుసుకోవటానికి ఒక అరుదైన అవకాశం సుమా. ఈ శరీరపతనానికి ముందే ఇక్కడ ఆ పరమాత్మ గురించిన జ్ఞానమును సంపాదించుకోవాలి. అలా ఆత్మజ్ఞానాన్ని ఇక్కడే ఇప్పుడే ఈ శరీరం ఉండగానే ఎవ్వరు సంపాదించుకోరో వారి అవస్థలు వర్ణనాతీతమని హెచ్చరిస్తున్నాను. అట్టివారు ఈ సృష్టిలోని ఈ లోకాలలో ఉపాధులు పొందటం, గర్భంలో ఉండి వేదనలు అనుభవించటం ఇట్లా కొనసాగిస్తూనే ఉండవలసి వస్తోంది. వారు మరల మరల శరీరధారణం, మరల మరల మరణములు పొందటానికి మాత్రమే అర్హులగుచున్నారు. అట్టి ఆత్మ మరేదో లోకం ప్రవేశించి చూడవలసిన వస్తువు కాదు. ఇప్పుడే ఇక్కడే అంతరంగంలో అద్దాని దర్శనం చేసుకోవాలి. నేను దేహాకార పరిమితుడను అనునది వదలుచూ సమస్తము అమర్చబడినవేయున్న శాంతాత్మనే నేను అనునది యోగ జ్ఞానాభ్యాసము. ఆత్మ జగత్తు మానవలోకంలో దర్పణ ప్రతిబింబంగా. ఈ మానవలోకంలో భౌతిక రూపమే ఇంద్రియ విషయ రూపములుగా కనిపించేదంతా కూడా ఆత్మ అనే దర్పణంలోని ప్రతిబింబము వంటిది. దర్పణం దృశ్యమును ప్రతిబింబిస్తున్నప్పటికీ ఆ ప్రతిబింబ దృశ్యములోని విశేషాలచే దర్పణం మార్పు చేర్పులు ఏమైనా పొందుతోందా? లేదు కదా. కాబట్టి ఓ నచికేత, నా స్వరూపము బ్రహ్మము అనబడే దర్పణము వంటిది. ఈ దృశ్యము, ఈ లోకాలు ఇవన్నీ కూడా మమాత్మయందు దర్పణంలో ప్రతిబింబించే దృశ్య పరంపరల వంటివి. నేను ఆత్మస్వరూపుడను. ఈ దృశ్యము ఆత్మస్వరూపుడనగు నాయందు బాహ్య అంతర్గత మనోబుద్ధి చిత్త అహంకార రూపములలో ప్రతిబింబిస్తున్నాయని సర్వదా అవగాహన పెంపొందించుకో. పితృలోకంలో స్వప్నంలా, స్వప్నంలోని అంతర్గత విశేషాలన్నీ స్వప్నంలోనే ముగుస్తున్నాయి. స్వప్నద్రష్ట యొక్క స్వస్వరూపము స్వప్నమునకు ముందు తరువాత కూడా యథాతథం కదా. అట్లాగే ఆత్మస్వరూపుడనగు నేను యథాతథం. ఈ దృశ్యము నా కలలోని విశేషాలు వంటివి మాత్రమే అని పితృలోక వాసుల సందర్శనంలాగా పితృలోకం చేరిన జీవునికి తన జీవించియున్నప్పటి అనుభూతులన్నీ స్వప్న సదృశ్యంగా అనిపిస్తున్నట్లు గ్రహించి ఉండు. గంధర్వం లోకంలో నదీజల ప్రతిబింబిత వృక్షంలా, ఒడ్డునగల వృక్షము యొక్క శాఖలు నిశ్చల జలంలో యథాతథంగా కనిపిస్తాయి. చంచల జలంలోనో వృక్షమే ఎటకో ప్రయాణిస్తున్నట్లు కనబడుతోంది. అట్లాగే ఆత్మజ్ఞానంచేత ఇదంతా నిశ్చల పరబ్రహ్మముగానే కనిపిస్తోంది. జగద్దృశ్యమంతా జలంలో కనిపించే ఒడ్డునగల వృక్ష ప్రతిబింబము యొక్క కదలికల వంటిది. చంచల మనస్సు నుండి చూచేవారికి ఇది చంచల జగత్తుగా అగుపిస్తోంది. చంచలంలోని నిశ్చలత్వమేమిటో ఆత్మజ్ఞానులకు మాత్రమే సువిదితమవుతోంది. ఛాయా తపయోరివ బ్రహ్మలోకే, బ్రహ్మమును గురించి శాస్త్రజ్ఞానం కలవారు బ్రహ్మము వెలుగుగా ఈ జగత్తు నీడగా అభివర్ణిస్తున్నారు. బ్రహ్మమును ఇక్కడే ఇప్పుడే యథాతథంగా ఆత్మస్వరూపం యాజ్ వాన్స్ ఓన్ అబ్సొల్యూట్ సెల్ఫ్ గా దర్శించాలి, ఉపాసించాలి, అనుభూతం చేసుకోవాలి. అది ఇప్పుడే ఇక్కడే జరగవలసినది, ఏదో లోకం వెళ్లిన తరువాత కాదు. ఈ ఇంద్రియములకు ఉదయాస్తమయములు, అ బిగినింగ్ అండ్ ఆన్ ఎండ్ ఉన్నాయి. ఆత్మ ఈ ఉత్పత్తి వినాశన ధర్మములు గల ఇంద్రియములకే వేరుగా ఉన్నది. ఉత్పత్తి అనే ధర్మముగల సర్వ విషయములకు మునుముందుగానే ఆత్మ యథాతథ స్వరూపంతో వేంచేసియే ఉన్నది. అట్టి తన యొక్క ఆత్మస్వరూపమును ఎవ్వరు గ్రహిస్తారో అట్టివారు ఈ ఇంద్రియ విషయములచే నిర్మితమైన జగత్తును చూచి ఏమాత్రం శోకించరు, భ్రమించరు, బ్రాహ్మీభావమునందు అచ్యుతులే ఉంటారు. ఓ నచికేత, ఇంద్రియములను అనుసరించే దృశ్య జగత్తు ఉన్నది. కనుక దృశ్య జగత్తు కంటే ఇంద్రియములే ఉత్తమమైనవి. దృశ్య జగత్తును ఇంద్రియములలో ఏకం చేయి. ఇంద్రియములు మనస్సుకు ఉపకరణములు కనుక ఇంద్రియములను, ఇంద్రియ విషయములను అధిగమించి నీవు నీ మనస్సును పట్టుకో. ఇంద్రియములను మనస్సులో ఏకము చేయి. మనస్సుకు బుద్ధి ఆధారం, మనస్సు బుద్ధి యొక్క ఉపకరణం. కనుక ఈ మనస్సును కూడా అధిగమించి సత్వము బుద్ధి ని ఆశ్రయించు. మనస్సును బుద్ధిలో ఏకము చేయి. బుద్ధి జీవాత్మకు ఉపకరణం కనుక క్రమంగా బుద్ధిని కూడా అధిగమించి జీవాత్మను చేరు. బుద్ధిని జీవాత్మలో ఏకము చేయి. జీవాత్మ అనబడేది ఒక వ్యక్తీకరణ, అనగా ఒకనొక అవ్యక్తము యొక్క వ్యక్తీకరణం. కనుక నీవు ఈ జీవాత్మ అనే స్థితిని కూడా అధిగమించి ఈ వ్యక్తీకరణము ఏ అవ్యక్తములో రూపుదిద్దుకుంటుందో అట్టి నీ అవ్యక్త రూపమును ఆశ్రయించు. జీవాత్మను అవ్యక్తములో ఏకము చేయి. ఆ అవ్యక్తము పురుషుడు అనబడే సర్వాత్మత్వమునందు ఏర్పడినదే ఉన్నది. కనుక వ్యక్తిగతమగు అవ్యక్తమునకు ఆవల శాంతాత్మ అనబడే సమస్త రూపమగు పరమపురుషుడు ఉన్నారు. ఆయన సర్వవ్యాపకుడు, ఇంద్రియములకు అవిషయమైనట్టివాడు. అట్టి పురుషుని గురించి ఎవ్వరు సోహంగా తెలుసుకుంటారో వారు అమృతమగు స్థానమును చేరుకుంటున్నారు. కనుక అవ్యక్తమును సర్వాత్మకత్వములో ఏకము చేయి. అట్టి పరమపురుషుడు అని చెప్పబడే పరమాత్మ యొక్క రూపం కంటికి కనిపించే దృశ్యము వంటిది కాదు. దృశ్యములోని ఒకనొక విభాగము కాదు. ఏదో లోకంలో తారసపడేదీ కాదు. మరి ఆత్మ యొక్క స్వరూపం ఎవరికి వారికి తమ హృదయంలోనే తమ యొక్క నిర్మలం చేయబడిన బుద్ధికి అభివ్యక్తమగుచున్నది. అదియే ప్రతి జీవుని పరమపద స్థానము, సర్వాత్మకుడగు పరమాత్మ సందర్శనం. నచికేతుడు మహాత్మా, మాయందే సర్వదా వేంచేసి తిష్టవేసుకునియున్న సర్వాత్మకుడగు ఆ పరమపురుషుని సందర్శనం మాకు లభించేది ఎట్లా? అనుక్షణికంగా స్వానుభవమయ్యేది ఏ తీరుగా? శ్రీ యమధర్మరాజు, అట్టి సందర్శనం లభించకపోవటానికి కారణం గమనించి ఆ కారణమును తొలగించుకో. నచికేతుడు, అంతరంగంలో సర్వదా వేంచేసియున్న ఆ సాక్షేగు పరమాత్మ దర్శనం మాకు అనుభవమవ్వకపోవటానికి కారణం? శ్రీ యమధర్మరాజు, ఈ పంచేంద్రియములు, మనస్సు, బుద్ధి ఎప్పుడు తమ చంచలత్వమును త్యజించి నిశ్చలమవుతాయో అప్పటి అనునిత్యానుభవస్థితియే ఆత్మానుభవం. కొందరు ఇంద్రియ నిశ్చలధారణయే యోగము అని తలచుచున్నారు. బ్రాహ్మీ భావన లేక అవగాహన యొక్క నిశ్చలత్వమే వాస్తవమైన నిశ్చలత్వం. అట్టి బుద్ధి యొక్క నిశ్చల నిశ్చయత్వం సంపాదించుకుని అటుపై అప్రమత్తుడే సర్వే సర్వత్రా ఆత్మదర్శనం చేయాలి. అంతా ఆత్మగా దర్శించటమే నిశ్చల యోగధారణ. అట్టి ఆత్మ భౌతిక రసాయనిక శాస్త్రాల వలె ప్రాపంచ ప్రమాణములుచేతగాని మనస్సుచేతగాని కళ్లచేతగాని పొందబడేది కాదు. ఆత్మ ఉన్నది అని అనుభవపూర్వకంగా చెప్పే మహనీయుల వాక్యాలే అద్దాని అస్తిత్వానికి ప్రమాణం. అందుచేత అనుభవజ్ఞుల ఆత్మ ప్రవచనాలు సర్వదా శరణ్యం. సత్సంగము అత్యంత ఆవశ్యకం. ఆత్మ పరమపురుషుడు సర్వాంతర్యామి ఉన్నది అని శాస్త్రవాక్యములు గురువాక్యములు విశ్వసించి ప్రయత్నంచే వారికి అది ఉపలబ్ధమవుతోంది. అందుచేత దృశ్యమునకు ఆధారము అతీతము అగు ఆత్మ పట్ల విశ్వాసం పెంపొందించుకోవాలి. గురువాక్యములపై శాస్త్ర ప్రవచిత సాధనలపై తనపై విశ్వాసము అందుకు ఉపాయము. ఆత్మ నిరుపాధికము, ఉపాధి యొక్క ఆవశ్యకత లేనిది. నిర్వికారము, ఉపాధులకు సంబంధించని ఆత్మ యొక్క విజ్ఞానమును మహనీయుల ఆప్త వాక్యముల నుండియే మనకు లభించగలదు. ఎవరు విశ్వాసంతో కార్యదీక్షతో అందుకు ప్రయత్నిస్తారో అట్టివారికి అది తప్పక అభిముఖం అవుతోంది, ప్రత్యక్షం అవుతోంది, అనుభూతమవుతోంది. నచికేతుడు, సర్వాత్మకము స్వస్వరూపము అగు పరమపురుషుడగు స్వీయాత్మ దర్శనం ఎప్పటికీ ఎట్లా ఉపలభ్యమవుతుంది? శ్రీ యమధర్మరాజు, ఎప్పటికో విను. యదా సర్వే ప్రముచ్యంతే కామాయే అస్య హృది శ్రితాః అధ మర్త్యో అమృతో భవతి. ఎప్పటికైతే హృదయములోని దృశ్యమునకు సంబంధించిన సర్వ కోరికలు, ఏదో కావాలి, ఇంకేదో పొందాలని, ఉన్నదేదో తొలగాలనే భావావేశం తొలగుతాయో, అట్టి నిర్మల హృదయమును సంపాదించుకున్న జీవుడు ఇప్పుడే ఇక్కడే అమృతత్వమును సంపాదించుకుంటున్నాడు. అత్ర బ్రహ్మ సమశ్నుతే, ఇక్కడే బ్రహ్మమును పొందుచున్నాడు. యదా సర్వే ప్రభిద్యంతే హృదయస్య ఇహ గ్రంథయః. ఎప్పుడైతే ఈ జీవుడు తన ఎందలి అజ్ఞాన బంధములన్నీ హృదయంలో లేకుండా చేసుకుంటాడో, అట్టివాడు ఇక్కడే అమృత స్వరూపుడే వెలుగొందుచున్నాడు. ఇదియే శాస్త్రములన్నిటి యొక్క అతి పవిత్రమైన అంతిమ ప్రవచనం. శాస్త్రానుశాసనం, అప్రతిహత సిద్ధాంతము, గ్రంథి కంతి చిక్కుముడి బంధము అడ్డంకి, బ్రహ్మగ్రంథి రజోగుణం, ప్రపంచ వ్యవహారం సంకల్పించటం, సృష్టియందు నేను బద్ధుడను అని భ్రమించటం, ఇది ఉంటేనే నా ఉనికి అని భావించటం, సృష్ట్యభిమానము, విష్ణుగ్రంథి కర్తృత్వాభిమానం, అహంకారం మమకారం, నేను పంచకోశములకు సంబంధించినవాడిని అని భావించటం, స్థిత్యభిమానము, రుద్రగ్రంథి సృష్టి లయము కావాలనే అభిమానము, నాపట్ల సృష్టి వ్యసనము తొలగుగాక. అనే ఆవేశము గ్రంథి ఏర్పడటం లయము గురించిన అభిమానము, నేను సంగుడను, నేను అసంగుడను, నేను వికారుడను, నేను నిర్వికారుడను, నేను సంసారిని, నేను అసంసారిని, నేను మరణశీలుడను, నేను అమృత స్వరూపుడను. ఈ సృష్టి, స్థితి, లయ అభిమానములను జయించి త్యజించి ఉండటమే గ్రంథిభేదము, యోగ మార్గము, బ్రహ్మమండల ప్రవేశము. హృదయం నుండి 101 నాడులు బయలుదేరి దేహమంతా విస్తరించినవే ఉన్నాయి. అవన్నీ ఇంద్రియములను నియమించటానికి వార్తాహరులవలె ప్రవర్తిస్తున్నాయి. ఆ 101 నాడులలో ఒకానొక్కటి మాత్రమే ఊర్ధ్వముగా శిరస్సు యొక్క ఉపరిభాగము వరకు వ్యాపించినదేయున్నది. యోగి సుషుమ్న అనే నాడి ద్వారా శిరస్సును అధిగమించి ఊర్ధ్వాభిముఖుడు అగుచున్నాడు. మిగతా నాడులను త్యజించి ఇంద్రియేంద్రియాభిముఖములగుచున్న నాడీ మార్గములను అధిగమించి శిరస్సు వెపుగా, బ్రహ్మరంధ్రము వెపుగా ప్రయాణిస్తున్న నాడిని అభ్యాసపూర్వకంగా అనుసరించుచున్నాడు. ఊర్ధ్వాభిముఖుడే సర్వేంద్రియ విషయ ప్రపంచమును అధిగమించి వేస్తున్నాడు. సూర్యలోకం, అజ్ఞామండలం, జ్ఞానమండలం ద్వారా బ్రహ్మమండలం పొంది అమృతత్వం పొందుచున్నాడు. అట్టి యోగ మార్గ ప్రయాణంలో దేహము ఉపకరణంగా ఆగుచున్నది. అట్లా కాకుండా ఇంద్రియ విషయములగు శబ్ద స్పర్శ రూప రస గంధముల వెపుగా విస్తరించియున్న మిగతా 100 నాడులు ఆశ్రయించినవాడు ప్రాణ ఉత్క్రమణము సందర్భములో మరల ఇంద్రియ విషయముల దిశగా ప్రయాణించుచున్నాడు. అట్టి ప్రయాణం పునః పునః సంసార బంధమును కొనసాగేటట్లు చేస్తోంది. ఉపసంహారము. ఓ బిడ్డ నచికేత, సర్వాత్మకుడగు పరమపురుషుని గురించి మనము ఇప్పటి వరకు చెప్పుకున్నాము. ఇది మృతమును జయించు మార్గము. ఈ మన సంవాదము యొక్క ఉపసంహరణ సందర్భంగా మరొక్కసారి సమీక్షించి చెప్పుకుందాం. 1. అంగుష్టమాత్రుడగు మార్పు చేర్పులు లేని పురుషుడు ఆత్మ సమస్త ప్రాణుల హృదయములో వేంచేసియే ఉన్నారు. 2. ఆయనయే సర్వజీవుల అంతరాత్మ, కేవలాత్మ, సహజ అనునిత్య స్వరూపము. 3. ముంజగడ్డి నుండి గోరుతో ఈయనను యజ్ఞ సాధనముల నిమిత్తం బయటకు తీస్తారు చూచావా? అట్లా ఈ జీవుడు ఆ అంగుష్టమాత్రుడగు పరమాత్మను తన యొక్క పంచేంద్రియ పంచతన్మాత్ర భూతమగు శరీరము నుండి వేరుపరచి బయటకు తీయాలి. 4. ఈ శరీర ధర్మము లేవి సర్వాత్మకుడగు అంతరాత్మకు లేవు అని గమనించాలి. ఈ శరీరము కంటే ఆత్మ భిన్నమైనది అని గ్రహించాలి. 5. ఆ వేరుపరచబడిన అంగుష్టమాత్ర పురుషుని సమస్తమునకు అనన్యమైనవాడుగా, సర్వాంతర్యామిగా, పరిశుద్ధ ప్రభువుగా, చిన్మాత్రముగా, అమృత స్వరూపంగా గుర్తించు. ఆయనయే పరమపురుషుడు, ఆయనయే పురుషోత్తముడు, ఆయనయే బ్రహ్మము, ఆయనయే పరబ్రహ్మము, ఆయనయే నీవు నేను ప్రతి ఒక్క జీవుడు కూడా. ఈ మన సందర్భ స్వరూపమునకు ఆధారమైన స్వస్వరూప సహజ పురుషుడు ఆయనయే. ఆయనను తెలుసుకున్నప్పుడు ఈ జీవుడు పరిశుద్ధుడు అవుతాడు. మృతమును జయించి అమృతత్వము సిద్ధించుటకు అదియే ఉపాయము. ఆయనను గ్రహించి శుద్ధుడవు అవటమే సర్వరుగ్మతలకు ఏకైక ఉపాయం. మృత్యుదేవతయగు శ్రీ యమధర్మరాజు బోధించిన ఈ బ్రహ్మ విద్యను నచికేతుడు అత్యంత జాగరూకతతో శ్రద్ధగా మనస్సును ఏకాగ్రంచేసి బుద్ధితో గ్రహించి హృదయస్థం చేసుకున్నాడు. యోగ విధి పొందినవాడెనాడు. బ్రహ్మమే తన స్వభావంగా తనను తాను తీర్చిదిద్దుకున్నాడు. అప్పుడు నచికేతుడు లేచి నిలుచున్నాడు. యోగులకు, భక్తులకు, జ్ఞానులకు, పరిశుద్ధ హృదయులకు ప్రేమాస్పదుడుగా అనుభవుడుగు యమభగవానుని సమీపించాడు. త్రిప్రదక్షిణములు చేశాడు. వారు ప్రసాదించిన బ్రహ్మజ్ఞానమునకు కృతజ్ఞతాపూర్వకంగా సద్గురుస్థుతులు సమర్పిస్తూ సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించాడు. స్వామి, మీకు సర్వస్వదానముగా సమర్పించబడిన నేను మీ ఆజ్ఞానుసారం సమస్తము సద్గురువుకు చెందినదే అని భావిస్తూ భగవత్ప్రసాదంగా జీవితమును గడుపుతాను అని పలికాడు. స్వామివద్ద సెలవు తీసుకుని సర్వసమర్పణ భావన సమన్వితుడే ఆ నచికేతుడు గురు ఆజ్ఞానుసారంగా యోగమార్గంలో భూలోకగతుడే తిరిగి నాచికేత నామధేయ భౌతిక శరీరములో ప్రవేశించాడు. పునః జీవితుడే పితృదేవతలకు బంధుజనమునకు పరమానందము కలిగించారు. క్రమంగా గురువాక్యములు గుర్తు చేసుకుంటూ శుద్ధము, నిర్మలము, అప్రమేయము, సర్వము, అఖండము, నిత్యము, శాశ్వతము, అద్వితీయము, అగు, బ్రహ్మమే తానెనాడు. ధూళి తొలగించబడిన అద్దమువలే స్వభావసిద్ధంగా ప్రకాశించాడు. నాకు మృత్యువు స్వభావమే కాదు అని గ్రహించినవాడెనాడు. ఎవరైనా సరే నచికేతునివలే శ్రీ యమధర్మరాజు ప్రవచితమైన బ్రహ్మవిద్యను గ్రహించి అమృత స్వరూపులు కాగలరు. ఇతి కట ఉపనిషత్ లేక కృష్ణయజుర్వేదాంతర్గత కటవల్లి ఉపనిషతోం శాంతిః శాంతిః శాంతిః.